41 చిదాకాశంలో బ్రహ్మాండాల దూరం. లీలా సరస్వతులిద్దరూ మళ్లీ ప్రయాణం సాగించారు. మేఘమార్గం, వాయుమార్గం, సూర్యమార్గం, చంద్రమార్గం, ధ్రువమార్గం అన్నీ దాటారు. ఆ తరువాత స్వర్గలోకం, త్రిమూర్తుల లోకాలు అన్నీ దాటారు. అప్పుడు లీలా ఒకసారి వెనక్కు తిరిగి చూసింది. ఎక్కడా ఏ వెలుగూ లేదు, అంతా చీకటి. అది చూసి లీలా ఇలా అడిగింది, లీలా, సరస్వతీదేవి, సూర్యచంద్ర నక్షత్రాదులన్నీ ఏమైపోయాయి? ఇంత చీకటిగా ఉందేమిటి? సరస్వతీదేవి, లీలా, నువ్వు సూర్య చంద్రాదులను దాటి చాలా దూరం వచ్చేశావు, అందువల్ల నీకు ఏ వెలుగు కనిపించడం లేదు. ఆయ్సర్ 50. లీలా, అలాగా సూర్యుడు చిన్న చుక్కంతైనా కనిపించటం లేదు, అంత దూరం వచ్చేశామన్నమాట. అది సరేగాని ఇక్కడ ఉత్తరం పక్క ఏదో దారి కనిపిస్తోంది, అదేమిటి? ఎటు పోతుంది? సరస్వతీదేవి, లీలా, అది దారి కాదు, బ్రహ్మాండం యొక్క పైడిప్ప. నువ్విందాక చూసిన సూర్య చంద్రాదులంతా ఆ బ్రహ్మగారి యొక్క ధూళిలో లేశాలు. వశిష్ఠుడు అలా మాట్లాడుకుంటూ లీలా సరస్వతులిద్దరూ బ్రహ్మాండం యొక్క పై డిప్పకు మరింత దగ్గరగా వెళ్లారు. అక్కడ లీలకు పంచభూతాల ఆవరణలు ఒకదానిమీద ఒకటి కనిపించాయి. ఆపైన పరిశుద్ధమైన చిదాకాశం కనిపించింది. దాని వైశాల్యానికి అంతే లేదు. ఆకల్పముత్తమ బలేన శిలాపతే చేత్ తస్మిన్ బలాతృతగరాడపి చోత్పతే చేత్ తద్యోజనం నలభతే విమలే బరేంత రాకల్పమేక జవగోప్యథమారుతో పీపు డుట్ప్రడొట్సా 29 స్లో డొట్ 60. చిదాకాశం అనంతం అని చెప్పడానికి వాల్మీకి మహాకవి ఇక్కడ ఒక చక్కటి కల్పన చేశాడు. పైనుంచి ఒక పెద్ద బండరాయి మహావేగంగా కింద పడుతోంది. కింద భూమి నుంచి గరుత్మంతుడు అంతే వేగంతో సూటిగా పైకి ఎగురుతున్నాడు. అలా ఆ రాయి, ఈ పక్షి ఒక కల్పకాలంపాటు ప్రయాణం సాగించారు. ఈ రెంటి మధ్యలో అంతే వేగంతో వాయుదేవుడు ఇటూ అటూ కూడా కల్పకాలంపాటు పరుగులు తీశాడు. అయినా సరే ఇటు రాయినిగాని అటు గరుత్మంతుడిగాని ముట్టుకోలేకపోయాడు. చిదాకాశం వైశాల్యం అంతటిది. చిదాకాశం పూర్తిగా అపరిచ్ఛిన్నం అని చెప్పటమే ఇక్కడ ఉద్దేశ్యం. వశిష్ఠుడు, రామ, చిదాకాశం యొక్క స్థితి అది, అదే నిజమైన వస్తువు. అయితే ఇందాక చాలా బ్రహ్మాండాలు, వాటి వ్యవహారాలు చెప్పాం, అదంతా అజ్ఞుల దృష్టిని అనుసరించి చెప్పాం, అంతమాత్రమే. అయితే అజులకు మాత్రం ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయి అంటావేమో? ఉత్పత్తోత్పద్యతే తత్ర స్వయం సంవిత్ స్వభావతః స్వసంకల్పై శమం యాతి బాలసంకల్ప జాలవత్ ఉ.ప్ర.డాట్ సా 30 స్లో.8. సంకల్పం ఉంటే దాన్ని బట్టి ఈ చిదాకాశం అనే అధిష్టానం మీద ఏదైనా కనిపిస్తుంది. ఆ సంకల్పం పోతే కనిపించేది పోతుంది. ఇదే సత్యం. రాముడు, గురుదేవ, మీరు మాటిమాటికి చిదాకాశం అనబడేటువంటి పరమాత్మ మీద అధ్యాసరూపంగా ఈ ప్రపంచం ఏర్పడుతోందని చెబుతున్నారు. మళ్లీ ఆ పరమాత్మకు దిక్కులు, కాలాలు లేవంటున్నారు. ఏ దిక్కు లేకపోతే మీద అనే మాట ఎలా కుదురుతుంది? పరమాత్మ మీద ప్రపంచం ఆరోపితమైంది అంటే క్రింద పరమాత్మ, ఆయన మీద ప్రపంచము ఉన్నట్టేగదా. ఇలా అంటే పరమాత్మలో పైన, క్రింద అనే దిక్కులు ఉన్నట్టేగదా. అదిగాక గురుదేవ, ఆ పరమాత్మలో నిజంగా దిగ్విభాగం లేకపోయినట్లయితే ఆయనలోంచి పుట్టిన ఈ ప్రపంచానికి అవి ఎట్లా వస్తాయి? అందువల్ల కూడా పరమాత్మలో దిక్కులు ఉన్నాయని చెప్పాలి. దీనికి మీరేమంటారు? వశిష్ఠుడు, రామ, ఒకడికి కొంచెం కంటి దోషం ఉంది. వాటికి ఆకాశంలో ఏవేవో వెంట్రుకలు, ఉండలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఆకాశంలోకి వెంట్రుకల ఉండలు ఎక్కడ్నుంచి వచ్చాయి? అవి లేనే లేవు. వీడి ఆయ్సర్ 51. భ్రాంతి వల్ల అవి ఆకాశంలో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని చెప్పేటప్పుడు మనం వాడు కంటిదోషం వల్ల ఆకాశం మీద వెంట్రుకల ఉండలను ఆరోపించుకున్నాడు అని చెబుతాం. ఇలా చెప్పినంత మాత్రం చేత క్రింద ఆకాశం ఉందని, దానిమీద వెంట్రుకల ఉండవుందని అర్థం చెప్పవచ్చా? చెప్పరాదు. ఎందుకు చెప్పరాదంటే అక్కడ నిజంగా వెంట్రుకల ఉండలే లేవు. అవి నిజంగా ఉండి ఉంటే అవి క్రింద ఉన్నాయా మీద ఉన్నాయా అని చర్చ, నిజంగా లేని వాటి గురించి ఆ చర్చేమిటి. అలాగే పరమాత్మ మీద ఆరోపింపబడిన ఈ ప్రపంచం సత్యమైతే అప్పుడు పరమాత్మ ఆధారమని, అందువల్ల ఆయన క్రింద ఉంటాడని, ప్రపంచం ఆయన మీద ఆధారపడి ఉన్న ఆధేయమని, అందువల్ల అది మీద ఉంటుందని నువ్వు వాదించవచ్చు. ప్రపంచం సత్యమే కాదే, ఇక క్రింద మీద వాదనలు ఎలా చెల్లుతాయి? ఇక పరమాత్మలో లేని దిగ్విభాగం ప్రపంచంలోకి ఎలా వచ్చిందని నువ్వు అంటున్నావు. భ్రాంతి అంటే ఏమిటి? మూలవస్తువులో లేని కొత్త అంశాలు కనిపించటమే భ్రాంతి. ప్రపంచం భ్రాంతి వల్ల పుట్టింది కనుక పరమాత్మలో లేని దిక్ కాలాదులు దీనిలో కనిపించవచ్చు. ఇక ఈ ప్రపంచంలో మనకు కనిపించే దిగ్విభాగం కూడా సాపేక్షికమేగాని శాశ్వతం కాదు. మనం ఉండే భూమిని బట్టి ఇది క్రిందని అది మీదని మనం చెప్పుకుంటున్నాం. అంతేగాని నిజమైన క్రింద దిక్కు లేదు, నిజమైన మీద దిక్కు లేదు. పరమేశ్వరుడు సంకల్పిస్తే ఏది ఎటైనా మారవచ్చు.